ఫలప్రదాయ శ్రీ భాష్యగా దేశకాయ శ్రీదేవపు నాయనమో నమస్త. పెద్ద గంగా ప్రవాహం చూసిన తర్వాత, ప్రవాహం అనుభవించిన తర్వాత మరి మాబోటి వాళ్ళు మాట్లాడటం చాలా తక్కువలో ఉంటాయి. ఏమంటే రణనాథాచార్యులు అంత చాలా చక్కగా మాట్లాడారు, అంత చాలా బాగుంది, తిరుమల గురించి చాలా చక్కగా చెప్పారు. ఇది పెద్ద అవకాశం అందరికీ. 1047 సంవత్సరం అనేది ఇంకా 2050 సంవత్సరాలు అప్పుడు ఇంకా ఘనంగా బాగా చేయవలసి ఉంది మనం. అటువంటి తిరుమల నుండి ఒక ఆ టీకే అనేది ఒకటి ఉంది, తిరుమల కుమార తోడప్ప తాతాచార్యతో ఒకటి ఉంది, ఏడు పేరు. అది సాధ్యం కావాలంటే ఆ పుద్ధం చేయని వాళ్ళు శ్రీవైష్ణులు అందరూ తిరుమల నుండి సత్పాత్రులే ఉండాలి అనే మన ఉద్దేశం. ఈరోజు ఈ ఫంక్షన్స్ మన డెప్యూటీ ఈఓ గారు అది చాలా సాధు ఎక్కువగా మాట్లాడదు, సత్య నిజ భాషణం అంటారు. సత్యం ఉంద కాపాడుకోవాలంటే నిజంగా మాట్లాడాలని ఒక సామెత ఉంటుంది. అటువంటి ఆయన మన డెప్యూటీ ఈఓ గారు, చాలా మంచి మనిషి. ఏది ఎవరికి ఏది చేయాలా, ఎలా చేయాలా, ఎవరికి ఏమి కావాలా అనేది చాలా చూసి చూసి చేసే ఒక మంచి వ్యక్తి మన డెప్యూటీ ఈఓ గారు. అటువంటి ఆయన వచ్చి మాకు చాలా సంతోషం. ఈఓ గారి అభిషేక సమయంలో కూడా కలిసి అడిగాను, మీరు రావాలంటే అప్పుడు ఆయన చెప్పాలి, లేదు నేను రిషి చేసుకుంటున్నాను, పని ఉంది, దైవం గారు రావచ్చు అన్నారు. కానీ దేవు గారు ఇంకేదో కారణం రాలేదు. కానీ నాకు ఇంకా దర్శిస్తుంటే మన హెచ్ఈఓ గారు వచ్చింది, ఆయనే ఈ రోజు మన అందరికీ దర్శనానికి ఏర్పాటు చేసింది, అందరికీ ఆ టికెట్లు ఇప్పించి మంచి చేశారంటే వీరి తిరుమల ఎంపి మనం చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆయన చేశారు. అది ఆయనే ఇక్కడ వచ్చి దీన్ని పరిచయం జరిపిస్తున్నారంటే పెద్ద విశేషం అది. అటువంటి మహానుభావుడు ఆయన. అదేవిధంగా ఎన్నో మంది పండితులు వచ్చి ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఊర్లో మాట్లాడితే ఒక 20 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు ఒక్కటి ఉంది తీసుకోవచ్చు, కానీ తిరుమల దిగ్గాను రావాలని చూసి వచ్చి అదే విష్ణు సహస్రం వాళ్ళు వచ్చిన్నారు. ఇక్కడ వాళ్ళు విష్ణు సహస్రం దేవుడి ఇక్కడ చెప్పుకుంటూ ఇక్కడ ఉంటూ ధ్యానిస్తూ ఉండేది ఇదంతా పెద్ద విశేషం. ఇటువంటి సత్య ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీరందరికీ నేను చాలా క్రెడిట్ కార్డు తెలుపుతున్నాము, చాలా సంతోషం. మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సిద్విలాసాన్ని మనందరికీ కూడా రమణీయంగా గమనీయంగా కన్నులకు కట్టినట్లుగా హృదయంగా చక్కగా ప్రసంగించినటువంటి స్వామికి ధన్యవాదాలు.